నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. శృంగార ములికించినాంపుల శృంగార ములికించినాం, మాటల మధువెంతో చిలికించినా. వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను.